ॐ अस्मद्गुरुभ्यो नमः वन्दे श्रीरङ्गनायकीम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पाराद्यं स्वं श्रुतिशतशिरा सिद्धमध्यापयन्ती स्वाचिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुक्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఈ పద్యము శ్రీ పరాశరభట్టువారు గోదాదేవికి నమస్కరిస్తూ చెప్పినది. గోదాదేవి విష్ణుచిత్తుడను మహాభక్తునకు తులసివనమును త్రవ్వుచుండగా భూమిలో దొరికిన బాలిక. ఆమె చిన్ననాటి నుండి భగవద్భక్తి కలది. యవ్వనం వచ్చిన తర్వాత భగవంతుడకు శ్రీకృష్ణునే వివాహము చేసుకునవలనని ఆమె నిశ్చయించుకున్నది. అందుకు పూర్వము గోపికలు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులైనట్లు తానును వ్రతమాచరించి శ్రీకృష్ణునకు ప్రియురాలు కావాలనని నిశ్చయించుకున్నది. ఆ వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతము నెలదినములు జరిగినది. గోదాదేవి తన చిలకతలతో కూడి నిత్యము వేకువజామున లేచి చన్నీటిలో స్నానము చేసి ఆహార నియమముతో భగవత్సేవ చేసి దినమునకొక పాట చొప్పున 30 పాటలు పాడినది. ఆమె రచించిన పాటలే పాసురములు. అవి 30. ఈ వ్రతము చేయువారు దినమునకొక పాట క్రమముగా చదువుచుందురు. గోదాదేవి అట్లు వ్రతమాచరించి భగవంతుల్లో లీనమైనది. అట్టి గోదాదేవికి నమస్కరిస్తూ పరాశర భట్టరను మహావిద్వాంసుడు చెప్పిన పద్యమే ఇప్పుడు పాడినది. దీన్ని పఠించి వ్రతం ఆరంభించుట సాంప్రదాయము. భగవంతుని చేరుటకు భక్తియే ప్రధాన సాధనము. ఈ గోదాదేవికి ఆముక్త మాల్యద అనియు పేరు కలదు. ఆముక్త మాల్యద అనగా తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకు సమర్పించడిది అని భావము. భగవంతుడు ఆమె ధరించి ఇచ్చిన పూలదండనే సంతోషంతో ధరించడివాడు. విష్ణుచిత్తుడు ఈ విషయమును కొంతకాలమునకు గ్రహించెను. ప్రార్థన పద్యమునకు తాత్పర్యమేమనగా, నీలాదేవితో కూడి నిద్రించిన కృష్ణ భగవానుని మేల్కొలిపి వేదములందు చెప్పబడిన అతని మహత్యమును చెప్పి ఆత్మపరతంత్ర భావమును బోధించి తాను ధరించి విడిచిన పూలమాలతో బంధించి అనుభవించిన గోదాదేవికి మాటిమాటికి నమస్కరించుచున్నాను అని అర్థం.